అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాము నినమ్మి నబంటు నేను. నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నయస్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిడియ తిరుబడి గొలుతున్. పరమభాగవతులరా, శ్రీ మహాభాగవతం చెప్పుకుంటూ ఉన్నాం. వృత్రాసురుని బాధలు పడలేక దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వారికి ఆయన సలహా చెప్పాడు, దధీచిని పోయి అడగండయ్యా, ఆయన శరీరం అంతా కూడా నారాయణ కవచ మంత్రమయమై ఉన్నది, ఆయనే అసలు ఆ కవచాన్ని అశ్వినీ దేవతలకు ఇచ్చాడు, అలాగే విశ్వకర్మకు కూడా ఇచ్చింది ఆయనేను, కనుక పోయి మీరు అడగండి, ఆయన ఇస్తాడు అని చెప్పారు. చెబితే మరి అసలు ఎవరండి ఈ నారాయణ కవచము మొట్టమొదలు అని అంటే, అన్నింటికీ నారాయణుడే అసలు ఆది, అన్నిటికీ నారాయణుడే ఆది గురువు, అన్ని దర్శనములకు కూడా ఆయనే. అది ఒక గురు పరంపర, అలా ఒకరి నుంచి ఒకరికి అలా వచ్చేస్తూ ఉంది. వారు చెబితే మనకు అక్కడ తెలుస్తుంటుంది, లేకపోతే నారాయణుడే ఆది గురువు అనేది మాత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దేవతలందరూ కూడా వచ్చి ఆ దధీచికి నమస్కరించి ఇట్లా అంటూ ఉన్నాడట ఇంద్రుడు. దేహి సుఖము గోరు దేహంబు ఘటించి, దేహి విడువలేడు దేహమెప్పుడు. దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీ గదయ్యా దేవతలకు. ఈ జీవుడు సుఖాన్ని కోరతాడు, ఈ దేహంలో ఉండి సుఖమే కోరతాడు కదా. దేహాన్ని విడవలేడు, దేనినైనా సరే విడిచిపెట్టగలడు. అసలు అన్నింటికంటే ఇష్టమైనది ఏమిటి అని అంటే తన శరీరము, తనకి తానే ఇష్టము. అందరూ కూడా ఆ తర్వాతే, ముందేదో చెబుతుంటారు నీకెవరు ఇష్టమంటే అమ్మంటారు నాన్న అంటారు, ఇలా వచ్చి వచ్చి వచ్చి వచ్చి చిట్ట చివరికి తన దగ్గరకు వస్తే తానే తనకు మించినటువంటి ధర్మము లేనే లేదు అని చెబుతారు. కనుక అలాంటిది విడవలేడయ్యా, కానీ మా దేహాల కొరకు నీ దేహాన్ని దేహి అని అడుగుతూ ఉన్నాం, అంటే యాచిస్తూ ఉన్నాము నిన్ను అంటూ ఉన్నారు. ఇక్కడ దేహి దేహి దేహి అంటూ మూడుసార్లు పోతన గారి యొక్క శబ్ద వైచిత్ర్యము. ఒక దేహి అని అంటే దేహమునందున్న జీవుడు, అలాగే ఇంకొక దేహి అనేది క్రియాపదం, అంటే మిమ్మల్ని యాచిస్తూ ఉన్నాము, దేహి ఇమ్ము అడుగుతూ ఉన్నాము అని. కనుక అడుగంగరాని వస్తువులు అడుగరు బతిమాలి ఎట్టి అర్థులు, నిన్ను నేమడిగితిమి దేహమిల్లను కడు నడిగెడువా నికేడ కరుణ మహాత్మా. మేము అడుగుతూ ఉన్నాము అని అంటే అడిగేవాడికి దయా జాలి ఏమీ ఉండదయ్యా, వాడికి కావలసిందే వాడి కోరుకుంటాడు, ఎదుటవాడు ఏమైపోయినా కూడా వాడు ఆలోచించడు సుమా అని లోక న్యాయాన్ని కూడా చెబుతూ ఉన్నారు పోతన గారు చెప్పినట్టే ఇది. నావుడు ఆదధీచుయు మనంబున సంతసమంది నవ్వి సంభావిత వాక్య పద్ధతుల బల్కుచు నిట్లనే పేర్మితోడా. ఓ దేవతలారా, ప్రాణులకు తెక్కలి మృత్యుభయంబు పూనుటే భావములందలంపరు కృపామతి నెన్నడు మీ మనంబులల్లా. మీరేదో శాశ్వతంగా బ్రతికి ఉంటాము అనే భావంతో అడుగుతూ ఉన్నారు మీరు, కానీ అసలు ఏమిటో తెలుసా, ప్రాణులకు భయం ఏమిటంటే మృత్యువే. ఎప్పటికైనా వస్తుందయ్యా మృత్యువు, ఆ మృత్యువు రాకపోవటం అనేది ఏమీ లేదు, కానీ ఎలమి బ్రతుక నిశ్చయించిన వారికి దేహమిల్ల భంగి తీపు కాదే. బ్రతకాలి అనుకునేవారికి దేహమే ఇష్టము, అదే తీపి. అచ్యుతుండు వచ్చి అర్థించనేనియు తన్ను నిచ్చు నట్టి దాతగలడే. అచ్యుతుడు వచ్చి కోరినా సరే ఆ విష్ణుమూర్తి యాచించినా తననిచ్చేస్తాడా? ఏదో మూడు అడుగులు ఇమ్మంటే బలిచక్రవర్తి మూడు అడుగులు ఇచ్చాడు, అలాగే తననిచ్చేవాడు ఎవడుంటాడయ్యా. అయినప్పటికీ మీరు ఇంత అడుగుతూ ఉన్నారు కనుక, కానీ ఈ శరీరం ఉన్నదే ఇది అధ్రువము, శాశ్వతం కాదు ఇది. దీనిచేత కీర్తి సుకృతంబులను ఎవ్వడార్జింపకుండు అతడు పాషాణాదుల కంటే అతి కఠినుండు. దీనిచేత కీర్తిని పుణ్యాన్ని సంపాదించాలి సుమా. ఈ దేహము చేత అలా ఈ దేహం ఉన్నందుకు ఫలమది, అది సంపాదించలేకపోతే బండరాతికి వాడికి తేడా ఏమిటయ్యా? మీ ఎట్టి పుణ్యశ్లోకుల చేత నాకాంక్షింపబడిన శరీరంబు అప్రమేయ ధర్మార్జితంబు. ఇది సామాన్యమైనటువంటిది కాదు సుమా, నా శరీరము ఇది ధర్మము చేత సంపాదించినటువంటిది. ఇది దేహంబు చేతనైనను సకల భూతంబులు శోకానుభవంబున శోకించు హర్షానుభవంబున హర్షించు. అందరూ కూడా శోకం వస్తే ఏడుస్తారు, సంతోషం వస్తే ఆనందంగా ఉంటారు. కాబట్టి మీరు అడిగారు కనుక ఇస్తూ ఉన్నాను మీకు అని చెప్పి ఆ పరబ్రహ్మయందు బుద్ధి ఇంద్రియ మానసంబులు ఇంద్రియములను తీసుకొని పోయి మనస్సుతో కలిపి, మనసును తీసుకొని పోయి బుద్ధితో కలిపి, క్షేత్రజ్ఞుడితో కలిపివి తీసుకుని పోయి జీవునితో కలిపి పరబ్రహ్మ స్వరూపంబైన భగవంతునందు ఏకీభూతంబు చేసి యోగ జ్ఞానంబున శరీరంబు విడిచే. అలా పరమాత్మ యందు లయింపచేసి యోగం చేత శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆయన దధీచి. మీరు చూడండి ఎంత ఏదో కథ చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇవి నిజాలా అని చెప్పి కల్పితాలు అంటూ ఉంటారు. కల్పితాలు నిజాలు అసలు చూడండి ఎలా ఉన్నది ఇక్కడ. వీరి ధర్మము దేహం కోసం వీళ్ళేమో అడుగుతూ ఉంటే ఆ దేహాన్ని విడిచిపెట్టేశాడు ఆయన కీర్తి కోసము. ఇప్పుడు మనకి ఏది గొప్ప అంటే కీర్తి గొప్ప. మనకి రాయన భాస్కరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చాటుకవులు భట్రాజులు చాలామంది పోతూ ఉండేవాళ్ళు. ఒక ఆయన చెప్పాడు, ఒక్కడు మాంసమిచ్చే మరి ఒక్కడు చర్మము కోసి ఇచ్చే, వేరొక్కరుడు అస్థినిచ్చే మరి ఒక్కడు ప్రాణములిచ్చే, వీరిలో నొక్కొక పట్టునన్ బ్రతుకనోపక ఇచ్చిరో కీర్తికిచ్చిరో. చక్కగా చూడు మంత్రికుల సంభవ రాయన మంత్రి భాస్కర. ఏమయ్యా, ఒక్కడు మాంసమిచ్చే, మాంసాన్ని ఇచ్చాడు శివచక్రవర్తి డేగ కోసం. పౌరాన్ని తరుముకొని వస్తూ ఉంటే అది నా ఆహారము అన్నది, దానికి అభయం ఇచ్చాడు. దాని ఎత్తు మాంసం ఇస్తాను, ఎవరిదో వద్దు, ఇతర ప్రాణులను చంపిస్తా అవసరం లేదు, నా మాంసమే ఇస్తాను అని చెప్పి కాటాలో తూసిచ్చాడు ఆయన. మరి ఒక్కడు చర్మము కోసి ఇచ్చే, కర్ణుడు సహజ కవచ కుండలములు దేవేంద్రుడు వచ్చి యాచిస్తే కోసి ఇచ్చేశాడు. మరి ఒక్కరుడు అస్థినిచ్చే, ఇదిగో అస్థి వెన్నెముక ఇచ్చిన అస్థులు ఇచ్చినటువంటి వాడు దధీచి. మరి ఒక్కడు ప్రాణములిచ్చే, జీమూత వాహనుడు ప్రాణాలు ఇచ్చాడయ్యా, ఏం బ్రతకలేక ఒక్కొక్క పట్టునన్ బ్రతుక నోపక ఇచ్చిరో కీర్తికిచ్చిరో. బ్రతకలేక కాదు, కీర్తి వారి యొక్క సహజ స్వభావం, అది ఇతరులకు ఉపయోగపడితే చాలు ఈ దేహము అని చెప్పి ఇస్తూ ఉంటారు అని చెప్పారు. అలా చూడండి మరి ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో కనీసం మనం దేహాలు ప్రాణాలు ఈ అవసరం లేదు. ఎందరో అభిమానులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆ కులము ఈ కులమని కాదు, అన్ని వర్ణాలు అన్ని వర్గాలు, చేయగలిగినంత సహాయం చేయండి, మాట సహాయం ధైర్యం చెప్పండి, చేయగలిగినంత చెయ్యండి, అందరినీ కూడా ఆదుకోండి. ఇలా ఇటువంటి వాటి కోసం ఈ కథలు తెలుసుకోండి. అవి నిజాలా అబద్ధాలా అంటే ఇప్పుడు మనం చూసే సినిమాలు నిజాలా అబద్ధాలా? ఒకడు ఇలా కాలుతో తన్నితే అన్ని కాళ్ళు పైకి లేచిపోతాయా? కానీ ఇవన్నీ కూడా ఎటువంటివో తెలుసు, కానీ మనకి కూడా అలా జరిగిన చరిత్రలే ఇవన్నీ కూడా, గుడ్డిగా నిజమని నమ్మకండి. అలాగే నిర్లక్ష్యంగా ఇవి అబద్ధాలు అని తోసేయకండి, నిజాలను తెలుసుకోండి. వాటి ద్వారా చెప్పేటటువంటి ధర్మాలని విని ఆచరించి తరించుదాం. అలా ఆ వజ్రాయుధము తయారు చేశాడు విశ్వకర్మ. వెళ్ళిపోయారు ఇక ఉత్తరాసురుడి మీద యుద్ధానికి. వస్తే మరలా వారు వీరు చేస్తూ ఉన్నారట. చూడండి ఇక్కడ చెబుతూ ఉన్నారు వారు వీరు దేవతలు ఎవరంటే రుద్రగణంబులు, మరుద్గణంబులు, ఆదిత్యగణంబులు, అశ్విని దేవతలు, పితృదేవతలు, విశ్వేదేవులు, వన్ని రుభువులు, వరుణ వాయు కుబేర ఈశానాదులు, సిద్ధ సాధ్య కిన్నర కింపురుష గరుడ గంధర్వ ఖేచర ప్రముఖంబులయు ఇంద్ర సైన్యంబులతోడా. ఇంద్రుని సైన్యం ఇది. వీరందరూ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి వారే. పూర్వం మన భూమికి అనేక పేర్లతో, అనేక వర్షముల పేర్లతో ఉన్నాయని చెప్పాను. ఇక వీరితో పోరాడేవారు నముచి, శంబరుడు, అనర్వుడు, ద్విమూర్ధుడు, వృషభుడు, అంబరుడు, హయగ్రీవుడు, శంకుశిరుడు, విప్రచిత్తి, అయోముఖుడు, పులోముడు, వృషపర్వుడు, హేతి, ప్రహేతి, ఉత్కటుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, కపిలుడు, విభావసుడు, ఎల్వలుడు, పల్వలుడు, దందసూకుడు, ఋతధ్వజుడు, వృషధ్వజుడు, కాలనాభుడు, మహానాభుడు, భూత సంతాపనుడు, వృకుడు, మాలి, సుమాలి, మున్నగు దైతేయ దానవ యక్ష రాక్షసాది అసంఖ్యంబులకు వృత్రాసురు బలంబులు దళపడి సమరంబు చేసిరి. ఇంద్రుడు ముందుగా, వారు వృత్రాసురుడిని ముందుగా వీరు చేసుకుని యుద్ధం చేశారు. చూశారా, మాలి, సుమాలి, హేతి, ప్రహేతి వీరందరూ కూడా ఆదిమ రాక్షసులు. మనకి ఉత్తర రామాయణంలో కూడా కనిపిస్తారు వీరే. అటువంటి వారు వీరందరూ ఎక్కడ వారండి? మరి ఇప్పుడు అలా చూస్తే లంకలో ఉన్నటువంటి వారనే కదా మనం చెప్పుకుంటూ ఉన్నది. మరి ఎక్కడెక్కడ ఈ ప్రపంచమంతా కూడా కొందరికి ఆ పేర్లు, కొందరికి ఈ పేర్లు పెట్టి ఉన్నాయి. వీరందరూ కూడా మానవులే. దేవతలంటే ఎవరు అంటే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఇవే దేవతలంటే. కానీ వీరిని కూడా ఆ దేవతలు అనంటే ప్రకాశము కలవారు అనే అర్థంతో వాడారు. గుడ్డిగా నమ్మకండి అని చెప్తూ ఉన్నా, గుడ్డిగా నమ్మవద్దు, నిర్లక్ష్యంగా తిరస్కరించవద్దు. దాని ద్వారా ఏ ధర్మాలు తెలుసుకుంటామో వాటిని ప్రధానంగా తెలుసుకోవాలి. అలా యుద్ధాలు చేస్తూ ఉన్నారు వారు. వీరు కూడా తలపడి అలా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. కానీ ఏం చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, అలా ఎన్ని రోజులు చేశారో, నెలలు చేశారో తెలియదు. ఆదిమ రాక్షసుల యుద్ధాన్ని నేను కూడా చూశాను అని అంటాడు జాంబవంతుడు. అలా ఆదిమ రాక్షసులు అందరూ కూడా అలా యుద్ధాలు చేస్తూ ఉన్నారు. కానీ వృత్రాసురుడికి విసుగొచ్చింది. చ ఏమిటి దరిద్రమైనటువంటి బ్రతుకేమిటి, యుద్ధం ఏమిటి, ఇదేమిటి, చచ విడిచిపెట్టాలి శరీరాన్ని అనుకున్నాడు. అనుకుని ఆ పరమేశ్వరుడిని, ఆ నారాయణుడిని తన మనస్సులో సంకల్పించుకుని ఇలా అంటూ ఉన్నాడు, నారాయణ స్వామి, ఆకలిగొన్న క్రేపులు రయంబున నీకలురాని పక్షులు ఢీకొని తల్లికిన్, మరి విదేశగతుండగు భర్తకు అంగజ వ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగి, ఓ శ్రీకర పంకజాక్ష నిను చేరగనామది కోరెడుంగదే. అద్భుతమైనటువంటి ఇక్కడ రెండు పద్యాలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇవి ఏం చెప్తూ ఉన్నాడు, ఆకలిగొన్న క్రేపులు, ఆకలితో ఉన్నటువంటి ఆవు దూడలు, ఈకలు రాని పక్షులు, ఈకలు రానటువంటి పక్షి పిల్లలు ఈకలు వస్తే ఎగిరిపోతాయి, ఢీకొని తల్లికి, తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాయట ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు అని. దూడలెళ్ళి ఎప్పుడు పొదుగులో పెట్టి పాలు తాగుదామా, ఈ పక్షులు ఎప్పుడు తల్లి మనకి ఆహారం తెచ్చిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాయి. అంతేకాక విదేశ గతుండగు భర్తకు అంగజ వ్యాకుల చిత్తయైన జవరాలును, విదేశాల్లో ఉంటారు పాపం ఉద్యోగాలు చేసుకుంటూ, అప్పుడేమో మరొక వ్యాపారాలతో, వ్యాపారాలు ఉద్యోగాలు, ఎప్పుడు భర్త వస్తాడు, ఆ పెళ్ళైనటువంటి మొదటి రోజుల్లోనే వెళ్ళాల్సి వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మరి మన మళ్ళీ వీళ్ళు తిరిగి వస్తారేమో ఉద్యోగాలు తెలియపోయేవాళ్ళు, కానీ మన సిపాయిలు దేశ రక్షణ కోసం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తారో రారో తెలియదు. అలాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు సుమా వారి భార్యలు. అదిగో అలా నేను నిన్ను చేరటానికి నా మనస్సు అలా కోరుతూ ఉందని ఉపమానాలు చెప్పాడు. మూడు చూడండి, ఉపమానాలను గ్రహించండి, దాంట్లో ఉన్న ధర్మాన్ని చూడండి. తొందరగా ఎప్పుడు నిన్ను చేరతానా, నాకు ఈ జన్మరాహిత్యాన్ని నేను కోరటం లేదు అన్నాడు. చూడండి ఎంత విచిత్రమో ఇది, ఈ పద్యం ఇంకా గొప్పది. ఇది నాకును సఖ్యము పుణ్యశ్లోకులతో కానీ తత్వశూన్యులు సంసారైక విమోహులతోడన్ కాకుండా నునర్పుమయ్యా కంజదళాక్ష, నేను జన్మలు ఎన్నైనా పడతా కానీ నాకు స్నేహము ఎవరితో కల్పిస్తావంటే పుణ్యశ్లోకులతో కల్పించవయ్యా, ప్రాణాల కోసం పాకులాడి పీకులాడే ఇలాంటి వారితో నాకెందుకయ్యా, అసలు తత్వశూన్యులు సంసారైక విమోహులతో పొరపాటుని కూడా నాకు స్నేహం కలిగేటట్లు చెయ్యకు, వారితో నేను కలిసి ఉండేటట్లు చెయ్యకు. తత్వం తెలియని వారు యథార్థమైనటువంటి జ్ఞానము, తత్వం నారాయణ పరః, తత్వం ఏమిటంటే నారాయణుడే, పరుడైనటువంటి ఆ నారాయణుడే, అటువంటి నారాయణ తత్వము తెలియని వారు కానీ కేవలము సంసారములో పడి కొట్టుకునేవారు కానీ అట్లాంటి వారితో పొరపాటును కూడా నాకు స్నేహాన్ని కల్పించకు స్వామి, ఈ సన్నిధికి చేర్చుకో అన్నాడు. మరిక అలా తనకెప్పుడు అనిపించి అలా పరమాత్మని ప్రార్థించి వచ్చేసాడు యుద్ధములో. యుద్ధం ఎలాగో దాంట్లో జరుగుతూనే ఉంది, రాత్రి పగలు కూడా యుద్ధం జరిగింది. రామరావణ యుద్ధం కూడా రాత్రి పగలు జరిగింది అంటారు. అది కూడా ఎలాగో అంటే వెనక పట్టుకునేవాళ్ళట, తోక ఉంటే వానరుడు, మరి చీకట్లో కనపడరు కదా, తోక లేకపోతే రాక్షసుడు. తోక ఉన్నవాడు తోక లేని వాడితో కొట్టుకోవటమే, పట్లు పట్టడమే. అప్పుడు వాళ్ళకి ఆయుధాలు ఏమున్నాయి? పట్లు. అలా రాత్రి పగలు యుద్ధాలు జరిగినాయి. అలా భయంకరంగా వచ్చేసి వచ్చి ఇంద్రుడితో పాటుగా ఐరావతము ఏనుగు మింగేశాడు. అప్పటికి పాపము నివ్వెర పడిపోయాడు దేవేంద్రుడు. అయితే లోపల ప్రాణాలు పోలేదు సుమా. ఎందుకనంటే కందడు భీతి కుందడు ప్రకంపితమందడు పెద్ద నిద్దురంజందడు వైష్ణవీ జయానంద పరైక విజయు మనంబును దాల్చుతునుండే. కానీ ఆ ఇంద్రుడు వైష్ణవీ జయము, వైష్ణవీ విద్య, జయ విద్య ఏది నారాయణ కవచము, దానిని జపిస్తూ ఉన్నాడు సుమా. ఇట్లు కవచ రూప శ్రీనారాయణ కృపాలాలితుండై యోగ బలంబున బలభేది అతని ఉదరంబు వజ్రాయుధంబున భేదించి ఐరావణ సహితుడై వెడలి అతని కంధరంబు తెగనడువ వజ్రంబు ప్రయోగించినా. అతని శిరస్సు నరకటానికి వచ్చేశాడు బయటికి వజ్రాయుధంతో పగలగొట్టేశాడు ఉదరాన్ని. ఏనుగుతో సహా బయటకు వచ్చేసి అతడి కంఠాన్ని కూడా నరికేశాడు. అతి నిష్ఠుర వేగంబున వృత్రహరణార్థంబుగందిరుగుచు సూర్యాదిగ్రహ నక్షత్రంబులకు దక్షిణోత్తరగతి రూపంబైన సంవత్సర సంధియందు అహోరాత్ర మధ్యంబున వృత్రశిరంబు పర్వత శిఖరంబును బోలెదురుంచి కోలంద్రోచే. అది ఎలాగోనంటే ఆ సూర్యాది గ్రహ నక్షత్రాల మధ్యలో దక్షిణోత్తరగతి అంటే దక్షిణాయనము ఉత్తరాయణము ఈ రెండింటికంటే ఒకటి అయిపోయి మరొకటి వచ్చేటప్పుడు, దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణము ఆరంభం అయ్యేటప్పుడు సంవత్సర సంధి అంటారు దానిని. రాత్రి పగలకి మధ్యన వృత్రుని యొక్క శిరస్సు పర్వత శిఖరాన్ని కొట్టినట్లుగా కొట్టేశాడు అన్నారు. అసలు ఇది ఒక సంకేతము అని కూడా కొందరు పెద్దలు చెబుతుంటారు. దీనిని అలా దేవదానవ యుద్ధంగా కల్పించి చెప్పారు అని కూడా చెబుతుంటారు. అయితే కావచ్చు కూడా, మనకు వచ్చిన నష్టమేం లేదు. అయితే మనకు కావలసింది ఏమిటి అని అంటే ఈ భాగవతం అంతా భక్తి ప్రధానము. ఇది భక్తి, భక్తిని మనము ఎక్కువ చూసుకోవాలి. భగవంతుడి కథలు, భక్తుల కథలు, వృత్రాసురునిలో ఉన్న భక్తిని గమనించాలి, ఆ చెప్పిన పద్యాలను చూడాలి, అలా చూడాలి అన్నమాట. అది మనం గమనించవలసినటువంటి అంశము. ఈ రెండింటి సంధిలో రాత్రి పగలు మధ్యలో అంటే ఆ పగటితో ఇక అయిపోతుంది అనుకోండి ఆయన గతి, రెండవ ఆయన ఆరంభమవుతూ అయ్యే సమయమునందు అన్నమాట. ఆ సమయానికి వృత్రాసురుడు అని పేరట, అంటే గుండ్రంగా ఉంటుంది అది. మొత్తం ప్రపంచంలో మనకు కనిపించేది భూమి మీద చుట్టూ గుండ్రంగా కదా, అలా మనకి కనిపించే పైదంతా అలా గుండ్రంగా మొత్తం కనిపిస్తుందట, దానిని చెప్పారు అని అంటారు కొందరు పెద్దలు. అలాగే ఇప్పుడు మనకి ఏది చెప్పినా దానిని ఇప్పుడు జరిగిపోయిన చరిత్రలన్నీ వాటిని గురించి మనము ఏదో తవ్వి తలకెత్తుకోవలసిన పని లేదు. నిజాలని పోట్లాడుకోవలసిన పని లేదు, అబద్ధాలని తోసేయాల్సిన పని లేదు. ప్రధానమైనటువంటిది మన ఉత్కర్ష అంటే మన దేశానికి గొప్పతనాన్ని కల్పించే స్థితిని మనం చెప్పుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా. అదే నేను కోరుతూ ఉంటా. మొరసెందుందుభులంబరంబునకడున్ మోదించి గంధద్గులున్ సురలున్ సిద్ధులు సాధ్యులున్ మునివరుల్ సొంపార వృత్రఘ్ను భీకర తేజో విభవ ప్రకాశకర విఖ్యాతైక మంత్రంబుల తిరమప్పన్ బఠించుచున్ కురిసిరెంతే కురత్త పూసోనల. ఆ పూలవర్షం కురిపించారు దేవేంద్రుడి మీద, అందరూ కూడా ఆనందపడ్డారు, దివ్య దుందుబులు మ్రోగించారు. ఎవడండి అసలు ఈ వృత్రాసురుడు అని అంటే, ఇంతకుముందు చెప్పుకున్న చిత్రకేతు అనే రాజు అతడే ఇలా వచ్చాడు. ఏమి చెప్పనప్పుడు ఇంద్రాదితను నొక్క దివ్య తేజ ముబ్బి వెడలి లోకమెల్ల చూడ లోకంబు చూడని లోకమరిగి విష్ణులోనుజొచ్చే. ఏం చెప్తామయ్యా, అప్పుడు ఆ ఇంద్రాది ఉన్నాడే వృత్రాసురుడు, అతని శరీరంలో నుంచి ఒక దివ్య తేజము బయటికి వచ్చేసింది, లోకమంతా చూస్తూ ఉన్నది, లోకంబు చూడని లోకానికి పోయిందట అది. అంటే ఈ లోకులు ఎవరు చూడలేరు దాన్ని, అవతల ఉంటుంది అది. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల నెవ్వడు ఏకాకృతి వెలుగు దివ్య తేజస్సది. అదో అక్కడికి వెళ్ళిపోయి విష్ణులు ఓనుజొచ్చే, అతడే విష్ణుమూర్తి. తద్విష్ణో పరమం పదం ఉపనిషత్తు కఠోపనిషత్తు చెప్తూ ఉన్నది. పేరులు లేవనుకుంటారేమో, ఉపనిషత్తులు కూడా చెప్పినాయి అలా. కనుక అక్కడికి వెళ్ళిపోయి ఆయన యందు చేరిపోయాడు ఈ వృత్రాసురుడు. తర్వాత కథాభాగాన్ని వరుసనే చెప్పుకుంటూ ఉందాం. జై శ్రీరామ్.